కృష్ణ యజుర్వేదాంతర్గత 13 తైత్తిరీయ ఉపనిషత్ అధ్యయన పుష్పము 3 భృగువల్లి 1వ అనువాకము సహనావవతు శాంతి పాఠము. సర్వాత్మకుడు కరుణామయుడు అగు పరమాత్మ శిష్య ఆచార్యులమగు మన మిరువురికి రక్షకుడగునుగాక. మనమిరువురము పరిపోషించబడదముగాక. బ్రహ్మజ్ఞాన బ్రహ్మతత్వానుభవములు సిద్ధించుటకే శిష్యాచార్యులమగు మనమిరువురము వీర్యవంతులమే పరిశ్రమించదముగాక. మన ఈ స్వాధ్యయనము తేజోవంతమై ఉత్తమ ఫలప్రదమగునుగాక. శిష్య ఆచార్యులమగు మనమిరువురము పరస్పరము అయిష్టపడక ఇష్టముగా ఈ ఆత్మబోధ కార్యక్రమము నిర్వర్తించుకునదముగాక. ఓం శాంతి శాంతి శాంతిః. అధిభూతధృదేవధ్యాత్మతాపములు ఆత్మభావనయందు సశాంతించిన వగునుగాక. వరుణ భగవానుని కుమారుడు భృగ మహర్షి ఒక సందర్భములో పితృదేవులను సమీపించి తండ్రి, భగవంతుడు లేక పరమాత్మ లేక బ్రహ్మము గురించి దయచేసి నాకు అధిహి ఉపదేశించండి అని ప్రార్థించారు. వరుణ భగవానుడు, బిడ్డా, భృగు, అన్నము ప్రాణము చక్షువులు చెవులు మనస్సు వాక్కు అంతా పరబ్రహ్మమే, పరమాత్మ ప్రదర్శనమే, సర్వం బ్రహ్మమే. మరికొంతగా ఇంకొక విశేషంగా చెప్పుచున్నాను, విను. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి. ఈ జీవజాలమంతా ఎక్కడ నుండి పుట్టుచున్నదో, దేనివలన జీవిస్తూ ఉన్నదో, చివరికి దేనిలో లయిస్తూ ఉన్నదో తత్విజ్ఞానస్వ, అది తెలుసుకో, అదియే బ్రహ్మము. బ్రహ్మము గురించి నేను చెప్పినంత మాత్రంచేత తెలిసేది కాదయ్యా. అందుకు తపస్సు చేసి స్వబుద్ధితో ఎరగాలి సుమా. అప్పుడిక భృగువు ఒక ఏకాంతపు దేశమును చేరారు. ఈ భూతజాలమంతా ఎక్కడ నుండి జనిస్తూ ఎందులో జీవిస్తూ దేనిలో లయిస్తోంది, ఇది గమనించమని కదా గురుదేవులకు పితృదేవుల సూచన. దేని నుండి జీవులు జనించి జీవిస్తున్నారు అని యోచన ప్రారంభించారు. తపస్సుకు అపక్రమించసాగారు. తపన అను ప్రయత్నమే తపస్సు కదా. ఆతడు మనస్సును ఇంద్రియాలను అంతర్ముఖం చేసి నేను సహజీవులు దృశ్య ప్రపంచముల జనించు జీవించు లయించు స్థానము గురించి బుద్ధితో అన్వేషణ చేయసాగారు. కొంతకాలం గడిచింది. 2వ అనువాకము అన్నం స్పాన్ బ్రహ్మేతి వ్యజానత్. భృగువు ఈ దేహాలన్నీ దేనిచేత జనించి పరిపోషించబడుతూ భౌతికంగా ఇట్లా కనిపిస్తున్నాయి. ఓహో, అన్నము చేతనే ఈ దేహాలన్నీ పొడుచున్నాయి, జీవిస్తున్నాయి. తిరిగి అన్నము చేతనే నశించి అన్నము నందు లీనమగుచున్నాయి. కాబట్టి అన్నమే బ్రహ్మము, అనగా అన్నమయ దేహముల ప్రత్యక్ష రూపమే బ్రహ్మము అని నాన్నగారి ఉద్దేశ్యము అని భావించాదు. తండ్రిగారి దగ్గర ఈ విషయం ఆరుఢపరుచుకోతలచారు. వరుణుల వారిని సమీపించారు. భృగువు తండ్రి, వరుణ భగవాన్, అన్నం బ్రహ్మ, ఆహారమూత్ ఆహారముచే నిర్మించబడి పరిపాలింపబడుచు ఆహారముచే లయించబడుటచే అన్నమయ దేహమే బ్రహ్మము అని నేను గమనిస్తూ ఉన్నాను. అవును కదా. ఇప్పుడు బ్రహ్మము అనగా ఏదియో మీ వద్ద కూడా ఎరుగ తలచాను. అన్నమయమైనదే భౌతికమైనదే బ్రహ్మము కదా. వరుణ భగవానుడు అది విని చిరునవ్వు చిందించారు. ఓను అనలేదు, కాదు అనలేదు. బిడ్డా, తపస్సు చేయి. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపో బ్రహ్మేతి. తపస్సు వలననే బ్రహ్మము అనగా ఏమో తెలియవస్తోంది. తపస్సు చేసి ఇది బ్రహ్మము అని తెలుసుకో అని పలకాలి. అప్పుడు భృగువు, ఓహో, నాన్నగారి ఉద్దేశ్యంలో నేను బ్రహ్మము గురించి ఎరిగినది సమగ్రము కాదన్నమాట, నాట్ కాంప్రిహెన్సివ్. అందుచేత వారి ఆజ్ఞను అనుసరించి మరల తపస్సు చేస్తూ విచారణ కొనసాగిస్తాను అని తలచారు. భృగువు మరల తపస్సు ప్రారంభించారు. కొంతకాలము గడిచింది. మూడవ అనువాకము ప్రాణో బ్రహ్మేతి వ్యజానా. భృగువు ఇట్లా తలచసాగాడు, ప్రాణమే భగవంతుడు, ప్రాణమే బ్రహ్మము అని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. ఈ జీవులంతా ప్రాణమునందే ఉద్భవిస్తున్నారు. ప్రాణము ఉంటున్నప్పుడే కదా జీవిస్తున్నది. కాబట్టి ఈ జీవులంతా ప్రాణశక్తి నుండే బయల్వెడలి ప్రాణము చేతనే జీవిస్తూ ప్రాణమునందే లయమగుచున్నారు. మరణానంతరం ప్రాణము ప్రాణములో లయిస్తోంది. అందుచేత ప్రాణమే బ్రహ్మము అని నాకు అర్థమగుచున్నది. జీవుడు ప్రాణరూపుడు. ఇట్లు ఎరిగినవాడై తండ్రి వరుణుని సమీపించి, తండ్రి, ప్రాణమే బ్రహ్మమని ఎరుగుచున్నాను. నేను ప్రాణమే బ్రహ్మము అని ఎరిగిన దాని గురించి నాకు మరికొంత ఇంకేమైనా ఉంటే విశదీకరించండి అని బ్రతిమలాడారు. మహనీయుడగు వరుణుడు చిరునవ్వు నవ్వుచు, ప్రియపుత్ర, తపస్సు చేసి బ్రహ్మమును ఎరిగెదవుకాక. తపస్సు వల్లనే బ్రహ్మము యొక్క పూర్ణార్థమును ఎరుగగలవు సుమా అను పలికి ఊరుకున్నారు. అప్పుడు భృగువు అట్లాగా, అనగా ప్రాణమే బ్రహ్మము అనునది సమగ్రము, కంప్లీట్ అన్ కాంప్రిహెన్సివ్ కాదా, సరే అని అనుకుని మరల కొంతకాలము తపస్సు చేయసాగారు. నాలుగవ అనువాకము మనోబ్రహ్మేతి వ్యజనాత్. భృగువు దేహము ప్రాణముతో జీవిస్తోంది. అయితే ప్రాణము శక్తి రూపము కదా. అట్టి శక్తి ఎవ్వరి ఆధ్వర్యంలో ఉన్నది? ఆహా, మనోపురుషుడి ఆలోచనలు హస్తములలో ప్రాణము ఉపకరణము. ఆలోచనాశక్తి చేతనే ఈ భౌతిక దేహములో ప్రాణము నిలచి ఉండి ప్రాణ అపాన భవ్యాన ఉదాన సమాన ధర్మములు నెరవేరుస్తోంది. మనయవ ఇదం ఆప్తవ్యం మనో యహ కరోతి తత్కృతం భవతి, మనో య నకరోతి తత్నకృతం భవతి. మనయవ మనుష్యానం కారణం బంధమోక్షయ్యో మొదలైన మనో నిర్వచన ఆప్తవాక్యములను అనుసరించి మనస్సు ఈ జీవుని రూపం అనునది విదితమవుతోంది. కనుక మనసోహి ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే, మనస్సు నుండే ఈ జీవజాలమంతా జనిస్తోంది. మనసా జాతాని జీవంతి, మనస్సు చేతనే జీవిస్తున్నారు. మనస్సు నందే తిరిగి లయిస్తున్నారు. కనుక మనస్సే బ్రహ్మము. మనస్సు నుండియే జీవులంతా బయల్వెడలుచున్నారు. ఇట్లా గ్రహించి భృగువు మరల తండ్రిని సమీపించారు. భృగువు, మనస్సే సర్వోత్కృష్టమగు బ్రహ్మము అని నేను తపస్సు తరువాత గ్రహించాను. ఈ దేహము ప్రాణము మనస్సుకే అంగములు కదా. ఇప్పుడు మీరు దయతో బ్రహ్మము గురించి ఇంకేమైనా ఉంటే చెప్పండి. వరుణ భగవానుడు, కుమార, తపస్సు చేతనే బ్రహ్మము గురించి తెలుసుకోగలవు. తపస్సే బ్రహ్మమును తెలుసుకొను ఉపాయము. పెద్దల బ్రహ్మవేత్తల సూచన మార్గము అదే కదా. అప్పుడు భృగువు ఇట్లా తలచాడు, అయితే మనస్సు బ్రహ్మము అనునది కూడా పరాకాష్ఠ, సత్యము కాదన్నమాట. సరే, నాన్నగారి సూచనానుసారంగా మరల తపస్సు కొనసాగిస్తాను. ఇట్లా పలికి తిరిగి ఏకాంతంగా తపస్సు వివేకముతో కూడిన స్వకీయ విచారణ కొనసాగించారు. ఐదవ అనువాకము విజ్ఞానం బ్రహ్మేతి వ్యజనాత్. భృగువు, తనలో మనస్సు బుద్ధికి తెలియబడుతోంది కదా. మనస్సుచే తెలియబడేదంతా బుద్ధిని అనుసరించే ఉంటోంది. కనుక విజ్ఞాన విచక్షణ రూపమగు బుద్ధిని అనుసరించే మనస్సు ప్రాణమన్నమయ దేహము ప్రవర్తిల్చున్నాయి. తెలివియే లేనప్పుడు తెలియబడేది తెలుసుకుంటున్న మనస్సు ఉండజాలవు. కాబట్టి విజ్ఞానం బ్రహ్మేతి, విజ్ఞానమే బ్రహ్మము. విజ్ఞానము తెలివి నుండే ఈ జీవులంతా జీవిస్తున్నారు. తెలివిచేతనే జీవులు జీవిస్తున్నారు. తెలియబడేది మనస్సు చివరికి తెలివియందే లీనము అగుచున్నాయి. కనుక విజ్ఞానమే బ్రహ్మము అని తెలియవస్తోంది. విజ్ఞానము నుండే జీవులంతా బయల్వెడలుచున్నారు. ఇట్లా తలచి భృగువు మరల తండ్రిగారిని సమీపించారు. భృగువు తండ్రి, వరుణ భగవాన్, కేవల తెలివి, ద ఫ్యాక్టర్ ఆఫ్ నోయింగ్ అట్ ఇట్స్ అబ్సొల్యూట్ రూపముగు విజ్ఞానమే బ్రహ్మము అని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు బ్రహ్మము గురించి నిర్వచిస్తూ విశదపరచండి. వరుణ మహర్షి తపసో బ్రహ్మ విజ్ఞానస్వ తపో బ్రహ్మేతి, తపస్సు చేత మాత్రమే బ్రహ్మము అనగా ఇది అని తెలియవస్తోందయ్యా. అప్పుడు భృగువు మరల మరొక్కసారి తపస్సు చేయనారంభించారు. కొంతకాలం గడిచింది. ఈ విధంగా ఎరుగసాగారు. ఆరువ అనువాకము ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. భృగువు తెలివి ఇచ్ఛను అనుసరించి ఉంటుంది కదా. కాబట్టి ఇష్టము లేక చిత్తము లేక ఆనందమే బ్రహ్మము. ఆనందము లేక ఇష్టము నుండే తెలివి, ఆలోచన, ప్రాణశక్తి, అన్నమయ దేహము బయల్వెడలుచున్నాయి. ఇష్టము నుండే ఈ జీవులంతా బయల్వెడలుచున్నారు. ఆనందము నందు ఆనందము చేతనే జీవిస్తున్నారు కూడా. ఈ జీవులంతా తిరిగి ఆనందమునందే లయిస్తున్నారు. ఆనందో బ్రహ్మ అని నిర్ణయించుకుంటున్నాను. అందుచేత ఇచ్ఛారూపమగు ఆనందము నుండియే ఈ జీవుల ఉత్పత్తి జరుగుతోంది. ఈ విధంగా భృగువు తండ్రి వరుణ మహర్షి సూచనలను అనుసరించి తపస్సుచే పరిశుద్ధమైన అంతరంగము కలవాడయ్యారు. తపస్సు చేతనే ఆనందమే బ్రహ్మము అని తెలుసుకుని నా బ్రహ్మానంద స్వరూపమే ఈ విజ్ఞానమయ మనోమయ ప్రాణమయ అన్నమయ కల్పన విశేషాలు అని గ్రహించారు. అట్టి ఆనందము హృదయాకాశమునందే ఏర్పడి ఉన్నట్లు గ్రహించారు. ఆనందో బ్రహ్మ, దిస్ ఈజ్ ఓల్ మై ప్లేజర్ అని ఆనందించసాగారు. ఈ విధంగా వరుణ భృగువుల సంవాదము ఎరిగినప్పుడు అట్టి బ్రహ్మవిద్యచే ఆ అధ్యయనుడు తన హృదయమునందు ఆనంద బ్రహ్మమును దర్శించి బ్రహ్మమే తానే ప్రకాశించుచున్నాడు. ఆనందమును బ్రహ్మము యొక్క ఇష్టరూపమే ఇదంతా అని ఎరిగినవాడు. అన్నము సిద్ధించుకోవాలనుకున్నది సిద్ధించుకోగలడు. తేజోవంతుడు, సత్సంతానవంతుడు, పశు మొదలైన సంపత్తి గలవాడు అగుచున్నాడు. సమదమములు మొదలైనవి స్వభావసిద్ధమై శ్రేష్ఠుడు అగుచున్నాడు. ఏడవ అనువాకము అన్నం ప్రాణస్వరూపం. అన్న అన్నాదములు దృష్టాంతం. కుండలోని నీరు ఉన్నప్పుడు కుండ అన్నాదము, నీరు అన్నము. అన్నము జీవుని జీవనానికి, ఈ దేహము పరిపోషించబడటానికి కారణమై ఉంటోంది. అన్నము బ్రహ్మజ్ఞానమునకు మొట్టమొదటి ఉపాయము. అందుచేత అన్నమును నిందించకూడదు. అన్నంన నింద్యాత్. అన్నము శక్తిని దేహానికి ప్రసాదిస్తోంది. అన్నములో ప్రాణశక్తి నిక్షిప్తమయ్యున్నది. అందుచేత అన్నమును వృద్ధి చేయటానికి జీవుడు శ్రమించాలి. అన్నమును వృధా చేయరాదు. తినే పదార్థాలను సహజీవులతో పంచుకోవాలే కాని దుమ్ముధూడిలో వేయటమో చెడేవరకు పాత్రలలో దాచి ఉంచటమో చేయరాదు. తద్వ్రతం, అన్నమును సహజీవులకు సమర్పించటము వ్రతముగా పాటించాలి. అన్నము దైవార్పితము న్యాయార్జితము అయి ఉండాలి. ఆయ్, అన్నములో ప్రాణశక్తి ఉన్నది. 2. ప్రాణశక్తి చేతనే శరీరము నిర్మించబడుతోంది. 3. శరీరములో అన్నము ప్రాణశక్తి రూపముగా ఉన్నది. ప్రాణవా అన్నం, శరీరం అన్నాదం. శరీరములో అన్నము ప్రాణరూపంగా ప్రవేశిస్తోంది. దొట్ శరీరము అన్నాదము, ప్రాణము అన్నము పగుచున్నాయి. శరీరే ప్రాణ ప్రతిష్ఠితం. ఈ శరీరము అన్నము చేతనే నిర్మితము అగుచున్నది, అనగా ప్రాణములో ఈ భౌతిక శరీరము ప్రతిష్ఠితమయ్యున్నది. కనుక ప్రాణము అన్నాదము, శరీరము అన్నము పై స్థితులను అనుసరించి శరీరము అప్రాణము పరస్పరము ఒకదానియందు మరొకటి ప్రతిష్ఠితమగుచూ ఉన్నాయి. ఈ విధంగా ఈ శరీరము ప్రాణము పరస్పరము ఒకదానియందు మరొకటి ప్రతిష్ఠితమగుచూ ఉన్నాయి. అనుభవించినది అన్నాదం, అనుభవించబడినది అన్నం అగుచున్నాయి. ఈ విధమైన శరీర ప్రాణములకు గల పరస్పరన్నమన్నాద తత్వములను తెలుసుకున్నవాడు అన్నమన్నాద స్వరూపుడై మహాన్ మహనీయుడు అగుచున్నాడు. శరీర ప్రాణములు అవినాభావత్వమును ఎరిగి ఉపాసించువాడు పుత్రమిత్ర ఇత్యాది జన సంపద పశు సంపద పొందుచున్నాడు. శరీర ప్రాణములను బ్రహ్మముగా ఎరిగినవాడు బ్రహ్మవచ్చ సుచే తేజోవంతుడు అగుచున్నాడు. కీర్తివంతుడే మహాన్ కీర్త్యా ప్రకాశించున్నాడు. ఆహారమును భగవంతుని అనుగ్రహంగా భావించాలి. ప్రాణసమానంగా భావిస్తూ స్తుతిస్తూ పరమాత్మకు కృతజ్ఞతలు సమర్పిస్తూ స్వీకరించాలి. ఇట్లు నిర్వర్తించువాడు అన్నమన్నాదుడు అగుచున్నాడు. అనగా నాలో అన్నముదేహము ప్రాణము ప్రతిష్ఠితమై ఉన్నాయి. నేను అన్నము దేహము ప్రాణములలో ప్రతిష్ఠితమయ్యున్నాను అని అనుభూతుడగుచున్నాడు. మరికొంత వివరణ. అన్నాదం ఎందులో అయితే ఒకానొకటి ప్రతిష్ఠితమయ్యున్నదో అది అన్నాదం. అన్నం ఏది ప్రతిష్ఠితమయ్యున్నదో అది అన్నం. శరీర ప్రాణములు ఒకదానిలో ప్రతిష్ఠితమై ఉన్నాయి కాబట్టి పరస్పరము అన్నమన్నాదం అయి ఉన్నాయి అని ఆహారమును శరీరముగాను శరీరము ప్రాణరూపంగాను ప్రాణమును శరీరముగాను ఉపాసించువాడు మహత్తత్వము సిద్ధించుకొనగలడు. 8వ అనువాకము ఆపహజ్యోత్యః అన్నమన్నాదం జలము అగ్ని పరస్పరం అన్నమన్నాదం. అన్నమును న పరిచక్షిత ఉపేక్షించకూడదు, చెడిపోనీయకూడదు. ఇది జీవునికి వ్రతముగా అగుగాక. జలములో అన్నరసము అన్నము ఉన్నది, అట్లాగే జలము అన్నాదము అగ్ని అన్నము. అప్సు జ్యోత్యః ప్రతిష్ఠితం. జలమునందు అగ్ని ప్రతిష్ఠితమయ్యున్నది, అగ్నియందు జలము ప్రతిష్ఠితము. జ్యోతిషి ఆపః ప్రతిష్ఠితాః. జలము అగ్ని రెండు పరస్పరము అన్నమన్నాదము అయి ఉన్నాయి. ఇది ఎరిగినవాడు అన్నమన్నాదుడు అగుచున్నాడు. అనగా నేను ఆహారము దేహము జలము అగ్నిలో ప్రతిష్ఠితుడనే ఉన్నాను. నాలో ఆహారము దేహము జలము అగ్ని ప్రతిష్ఠితమై ఉన్నాయి అను అనుభూతియందు ప్రతిష్ఠితుడగుచున్నాడు. అట్టివాడు ఆపహజ్యోతి అన్నమన్నాదుడై మహదత్వము పునికి పుచ్చుకొనుచున్నాడు. సంతానముపశు సంపద భౌతిక సంపద కూడా పొందుచున్నాడు. బ్రహ్మవచ్చస్సుతో మహత్తర కీర్తి సంపన్నుడగుచున్నాడు. 9వ అనువాకము సర్వము నాయందు అన్నం బహుకుర్వీత. అన్నము విస్తారంగా వృద్ధి చేయుటకే శ్రమించాలి. ఆహారమును అభివృద్ధి చేయాలి అనునది వ్రతమువలె ఆచరించాలి. పృథివీ అన్నం ఆకాశో అన్నాదః. పృథివీ ఆకాశమునందు ప్రతిష్ఠిత కలిగి ఉన్నది, ఆకాశము పృథివీయందు ప్రతిష్ఠిత కలిగి ఉన్నది. 1. పృథివీ అన్నాదము ఆకాశము అన్నము. రెండు ఆకాశము అన్నదము, పృథివీ అన్నము. పృథివ్యాం ఆకాశః ప్రతిష్ఠితః, ఆకాశే పృథివీ ప్రతిష్ఠిత. తత్తేతత్ అన్నమన్నే ప్రతిష్ఠితం. పృథివీ ఆకాశంలోనూ, ఆకాశము పృథివీయందు ప్రతిష్ఠత ఉనికి కలిగి ఉండడం చేత పరస్పరము అన్నమన్నాదం అయి ఉంటున్నాయి. పరస్పరము ఆహారము అయి ఉంటున్నాయి. ఈ విధంగా ఎవరు ఉపాసిస్తారో అట్టివారు అన్నమన్నాదులు అగుచున్నారు. నేను అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ భూఆకాశములతో ప్రతిష్ఠుడనే ఉన్నాను. నాయందు అన్నమే మొదలైన పైన చెప్పబడిన వన్నీ ప్రతిష్ఠితమై ఉన్నాయి. అందుచేత అవన్నీ నాకు, నేను వాటికి అన్నమన్నాదులము అని గ్రహించబడుగాక. భూమియే అన్నము, ఆకాశము అన్నాదము. పృథివీ ఆకాశమునందు, ఆకాశము పృథివీనందు ఏర్పడినవై అనుభవరూపంగా పరస్పరము ఉన్నాయి అని ఉపాసిస్తూ, ఈ సర్వము తనయందు, తనయందు ఈ సర్వము దర్శించువాడు మహాశయుడు, బ్రహ్మవర్చసుడు, మహాన్ కీర్తిమంతుడు, ప్రజా పశు సంపద సమన్వితుడు అగుచున్నాడు. అట్లాగే పరమాత్మ జీవాత్మలు పరస్పరము అన్మం అన్నాదములే ఉన్నారు. పదవ అనువాకము త్యాగమహిమ. బ్రహ్మ విద్యను కోరి బ్రహ్మవేత్త ఆగుటను ఆశయముగా కలిగియున్న యోగికి మరికొన్ని ముఖ్య సూచనలు ఇప్పుడు ఇవ్వబడుచున్నాయి. అన్నమునకు శ్రమించాలి, వృద్ధి చేయాలి, సహజీవులకు సమర్పిస్తూ ఉండాలి. న కంచన వసతౌ ప్రత్యాచక్షిత, తనను ఆహారము కొరకు నివాసము కొరకు ఎవ్వరైనా వచ్చి ఆశ్రయిస్తే అట్టి అతిథులను లేదు. ఇవ్వను, వెళ్ళు అని తిరస్కరించి పంపరాదు. తత్వ్రతం, ఇది వ్రతముగా ఆచరించాలి. ఎందుకంటే నాది అనునది బంధము, ఆత్మానుభవమునకు అడ్డుగోడ, విఘాతము అగుచున్నది. ఇదంతా పరమాత్మకు చెందినది. అనువ్రతము ఆత్మజ్ఞానమునకు, ఆత్మాహం భావనకు రాచబాట ఆగుచున్నది. ఎట్లాగైనా సరే శ్రమించి అన్నము స్వయంగా సముపార్జించాలి. అతిథిదేవ, రండి, నీకు సమర్పించుటకై ఆహారము ఆరాధి సిద్ధముగా ఉన్నది అని ఆచక్షతే చెప్పాలి. ఏతత్వై ముఖతో అస్మాత్ అన్నమ్రాద్ధం, చక్కగా అన్నము అతిథిదేవునికి సమర్పించాలి. అతిథిదేవో భవ. బాల్య వయస్సులోనూ, మధ్య వయస్సులోనూ, చివరి వయస్సులోనూ కూడా ఎవడు అన్నము తనను ఆశ్రయిస్తున్న సహజీవులకు సమర్పించి వారితో ఇష్టంగా పంచుకుంటారో అట్టివారు మరల మరల ఆయా సమయములలో తిరిగి సమృద్ధిగా పొందుచూ ఉంటారు. ఆహారమును వృద్ధి చేయటము, పంచుకోవటము, సమర్పించటముల ఫలములను ఎరిగి ఇష్టముగా ప్రవర్తించువాడు ఉత్తముడు. అస్మాత్ అన్నం రాధ్యతే, అతడు తనను తాను సర్వసమృద్ధివంతునిగా తీర్చిదిద్దుకొనుచున్నాడు. దానగుణముచే ఈ జీవుడు సంతాన సౌభాగ్యము, గోసంపత్తి, బ్రహ్మతేజస్సు, మహదత్వము పొందుచున్నాడు. పరమాత్మ ఎక్కడెక్కడ సంస్థాపితుడై ఉన్నారు? సమతతో కూడిన మమత. పరమాత్మ అంతటా ఏర్పడి ప్రేరణోత్సాహం ఆప్యాయతలను సంప్రదర్శనము చేయుచు ప్రతిష్ఠితులై ఉన్నారు. వాక్కునందు వాచి క్షేమైతి క్షేమము రూపంగాను, వినువారికి ప్రీతి కలిగించు రూపంగాను. ప్రాణపానములందు యోగక్షేమ ఇతి పొందటము, రక్షించటము నిర్వర్తించుచున్నవారుగాను. హస్తయో కర్మ ఇతి చేతులయందు క్రియానిర్వర్తక విశేషుడుగాను. పాదయో గత్యాహ ఇతి పాదములయందు నడక నడతల రూపంగాను. పాయో విముక్తి ఇతి గుదమునందు విసర్జన క్రియారూపముగాను. ఈ విధంగా జీవుడు ఆత్మ భగవానుని చైతన్య ప్రదర్శనమును దర్శిస్తూ ఉపాసించునుగాక. ఇంకా తత్ప్రతిష్ఠ ఇతి ఉపాసీత, ఈ రీతిగా సర్వత్రా ప్రేరణ చేతన రూపములతో ప్రతిష్ఠితుడై ఉన్నట్లుగా ఉపాసించాలి. మానవునియందు జీవులయందు చింతన రూపమును మనస్సు రూపంగాను వాచి క్షేమః ఇతి. భగవచ్చింతనయందు పరాప్రేమను వర్షించు రూపంగాను దైవోపాసనయందు ఉపాసన రూపంగాను వృష్టి వర్షము నందు తృప్తి రూపముగాను వృష్టి తృప్తి ఇతి. విద్యుత్ యందు బలరూపంగాను విద్యుత్ బలం ఇతి. జీవులలో పశువులలో యశస్సు రూపంగాను పశుషు యశః ఇతి. నక్షత్రములలో జ్యోతి వెలుగు రూపంగాను నక్షత్రేషు జ్యోతిః ఇతి. ఉపస్థయందు సంతాన పునరుత్పత్తి రూపంగాను ఆనందరూపముగాను ఉపస్థే ప్రజాపతః అమృతం ఆనందం రీతి. ఆకాశంలో సమస్త రూపంగాను ఆకాశే సర్వం ఇతి. భగవంతుడే వేంచేసి ఉన్నారు. తత్ ప్రతిష్ఠేతి ఉపాసతే. సర్వమునకు ఆధారముగా పరమాత్మయే ఉపస్థితులై ఉన్నారని దర్శించాలి. ఆయా రూపములుగా ఉపాసించాలి. మహత్తు మహాన్ మనోస్వరూపుడై స్వస్వరూపుడై ఉన్న పరమాత్మను ఉపాసిస్తూ హృదయపూర్వక నమస్కారములు సమర్పించాలి. అసేహ కామానమ్యంతే. అట్టివాడి సర్వకోరికలు తమకు తామే సిద్ధిస్తున్నాయి. తద్బ్రహ్మహి ఉపాసీత బ్రహ్మవాన్ భవతి. ఇదంతా బ్రహ్మమే అని ఎరుగుచున్నవాడు బ్రహ్మవాన్ బ్రాహ్మణుడు అని చెప్పబడుచున్నాడు. పరమాత్మను అధినేతగా ఉపాసించువాడు నేత లీడర్ అగుచున్నాడు. పరబ్రహ్మమునందే ఈ సమస్తము మార్పుచేర్పులు చెందినదిగాను నశించు స్వభావము కలవానిగాను ఉపాసించువాడు మార్పుచేర్పులను నాశనోత్పత్తులకు సాక్షి దృష్టిని పొందుచున్నాడు. పరమాత్మను లయకారుడుగా ఉపాసించువాడు సర్వము తన యందు లయింపజేసుకుని సామర్థ్యమును పొందుచున్నాడు. పరమాత్మ యొక్క నాశన శక్తిని ఉపాసించువాడు అరిషట్ వర్గ శత్రునాశనము ద్వేషించు స్వభావనాశనము పొందుచున్నాడు. పర్యేణం మ్రియంతే ద్విషంతః సపత్నాః. పరమాత్మ యొక్క మహత్స్వరూపోపాసన చేయువాడు మహత్స్వరూపుడగుచున్నాడు. పరమాత్మను మనోరూపుడుగా ఉపాసించువాడు సర్వము స్వస్వరూపంగా దర్శిస్తున్నాడు. ఈ విధంగా ఈ జీవుడు పరమాత్మ యొక్క మనన రూపోపాసన వలన సర్వ సామర్థ్యములు పొందుచున్నాడు. న పరమాత్మ సంజ్ఞ మ జీవాత్మ సంజ్ఞ సంధి ఏకత్వము. నమ జీవాత్మ పరమాత్మ అనుసంధానము. తత్ నమ ఇతి ఉపాసీత. పరబ్రహ్మమును మనః కేవల మనోరూపం గాను సర్వాత్మకముగాను నమః నమస్కరిస్తూ ఉపాసించాలి. అట్టివాని కోరికలన్నీ నమ్యంతే నమ్రత పొందుచున్నాయి తల వంచుచున్నాయి. తత్ బ్రహ్మేతి ఉపాసతః బ్రహ్మవాన్ భవతి. ఇదంతా బ్రహ్మమే అని ఉపాసించువాడు ఇదంతా తానే తానే బ్రహ్మమై సత్యమై నిత్యమై బ్రహ్మానంద భరితుడగుచున్నాడు. తత్పరిమర ఇతి ఉపాసీత. పర్యేణం మ్రియంతే. ఆ ఆత్మను సర్వసంహారకముగా ఉపాసించువాడు ఈ దృశ్యమంతా ద్రష్టయందు ఉపశమించినదే దృక్ సాక్షిత్వముచే స్వీయాత్మానందముగా రూపుదిద్దుకొనుచున్నాడు. సమస్తము స్వస్వరూపమునందు లయించబడుచున్నది. లయము స్వస్వరూపముతో ఏకత్వము అనన్యత్వము. మ్రియంతే ద్విషంతః సపత్నాః. సర్వము బ్రహ్మముగా దర్శిస్తూ ఉపాసిస్తూ స్వయముగా తానే బ్రహ్మమై ఇదంతా నా అఖండానందమే అను అనుభవము సిద్ధించిన తరువాత ఇక పరిమితమగు రాగము వీరే నావారు వారు తదితరులు వీరు శత్రువులు కనుక నాకు అయిష్టులు ద్యవారు నాకు ద్వేషింపతగిన వారు మొదలైనదంతా స్వభావ సిద్ధంగా రూపుమాసిపోతుంది. ఆత్మీయమగు దృష్టి ప్రవృద్ధమగుచుండగా హృదయమంతా ఈ జీవులంతా నాకు ప్రియమగు ఆత్మానంద స్వరూపులే అనే సమతతో కూడిన మమత వెల్లివిరుస్తుంది. ఏ జీవుడు అట్టి అకారణ ఫలపేక్ష విశాల దృక్పథరూప ఆత్మీదృష్టిని లేక బ్రాహ్మీదృష్టిని సిద్ధించుకొనుచున్నాడో ఆతని మానవ జన్మాను మహత్తర అవకాశము ఉత్తమోత్తమ ప్రయోజనము తెచ్చిపెట్టినట్లే అగుచున్నది. అహ్రాంతులన్నీ నశిస్తాయి. అది ఏ జన్మించటము అను సందర్భమునకు మహదాశయ సిద్ధి. ఏకా అఖండాత్మ, ఆత్మ గురించి తెలుసుకునే మార్గమేది? స యశ్చ అయం పురుషే యశ్చ ఆసావాదిత్యే స ఏకః. ఈ జీవునిలో ఏ ఆత్మ ప్రకాశిస్తోందో, ఆదిత్యునిలో ఏ ఆత్మ ప్రకాశమానమవుతోందో అట్టి ఆత్మ సర్వదా ఏకమే, ఏమాత్రమూ అనేకము కాదు. ఆదిత్యనియందు ఒక పురుగునందు నాయందు ఒకే ఆత్మ అఖండముగా ప్రకాశించుచున్నది. అనగా సర్వప్రదేశములలో ఒకే విశ్వాగ్ని ప్రకాశిస్తున్నట్లు అంతటా ఒకే గాలి వీచుచున్న విధంగా ఆదిత్యుని నుండి ఒక సూక్ష్మ జీవి వరకు ఏకాత్మ యొక్క సంప్రదర్శనమే ప్రత్యక్షమైయున్నది. ఎందుచేతనంటే ఆత్మ సర్వదా అఖండము కాబట్టి. సయ ఏవం విత్, ఇది ఎరిగినవాడు ఆత్మను ఎరిగినవాడు. సహ అస్మాత్ లోకాత్ ప్రేత్య, అట్టివాడు ఈ లోకస్థితిగతులన్నీ సర్వభేదములను అతిక్రమించి వేస్తున్నాడు. ఏతాం అన్నమయ ఆత్మానం ఉపసంక్రమ్య, నేను భౌతిక రూపపరిమితుడను అను రూపములో ఏర్పడుచున్న అన్నమయాత్మత్వమును ఇదే కాకుండా ఇంతకు మించిన స్వరూపుడనే ఉన్నాను అనుభావముతో దాటివేస్తున్నాడు. ఏతాం మనోమయ ఆత్మానం ప్రాణమయ ఆత్మానం విజ్ఞానమయ ఆత్మానం ఆనందమయ ఆత్మానం ఉపసంక్రమ్య, భౌతిక దేహమనో ప్రాణబుద్ధి విజ్ఞాన ఆనందమయ పరిమిత రూపత్వములకు ఆక్రమిస్తూ అతిక్రమిస్తూ ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూప్య ఒకవైపు లోకములన్నీ తనయందు దర్శిస్తూ మరొకవైపు లోకములలో తనకు ఇష్టమైన రూపమును ఇష్టమును అనుసరించి ధరిస్తూ అనుసంచరణ్ పర్యటిస్తూ ఉంటున్నాడు. ఏతత్ సామగాయంతే అస్తి, ఆనందముగా సామగానం చేస్తూ ఆత్మగా ఆవల జీవుడుగా ఈవల ఆనందముగా వినోదముగా తనయందు తానే తానే ఉంటున్నాడు. తన స్వరూపమగు జగత్తులందు తన తోటలో ఈల పాటలు పాడుతూ వినోదంగా సంచరించే చక్రవర్తిలాగా ఈ సర్వము ఆస్వాదిస్తున్నాడు. ఆహా ఓహో అని ఆనందప్రదంగా పాటలు పాడుకుంటూ జాగ్రత్తలో వస్తు సంబంధ సంచారములు స్వప్నములో ఓహంపోహలు సుషుప్తిలో విశ్రాంతిగా కూర్చుని ఉండటములు నిర్వర్తిస్తున్నాడు. నేనెవరు? నేను జన్మించటం లేదు, మరణించటం లేదు. ఒకడు తన స్వప్న కల్పనలలో తానే సంచారములు చేస్తూ వినోదిస్తున్న విధంగా నాకు నేనే సర్వ కల్పనలకు మునుముందే ఉండి స్వీయ కల్పన అను విన్యాసమును కోరుకున్నవాడనే కల్పన అనే స్వకీయ మాయను కల్పించుకొని అద్దానియందు నాకు నేనే ఆస్వాదిస్తున్నాను, అనుభవించుచున్నాను, వినోదిస్తున్నాను. ఆహా ఓహో ఓహో ఓహోహో ఊహా, నా స్వరూపము ఎంత ఆశ్చర్యం! పరమాత్మగా కేవల సాక్షిని, మాయగా నాకు అన్యమైనదంతా జాగ్రత్ స్వప్న సుషుప్తుల రూపంగా కల్పించుకొనువాడను. ఇదంతా నా కల్పన, స్వకీయ మాయ, దీని రచయితను నేనే. జీవాత్మగా జాగ్రత్ స్వప్న సుషుప్తులలో నా యొక్క అంశలను ప్రవేశింపజేయువాడను. దృశ్యమును కల్పనగా కలిగి ఉండి ఆత్మగా ఏమరచి జీవాత్మగా బంధము స్వీకరించి నా కల్పనలో నేనే స్వప్నములో వలె తిరుగాడు వాడను. నేను బద్ధుడను, మోక్షం కావాలి కాని కష్టం అని అనుకొంటూ వినోదించువాడను. కల్పన భౌతిక విశేషములైనట్టి దేహముల రాకపోకలు మనోవిశేషములగు జాగ్రత్ స్వప్న సుషుప్తులు బుద్ధి ధర్మములగు బంధమోక్షములు చిత్తధర్మములగు ఆనంద దోహకములు మొదలైన ఏకానేక విశేషములతో కూడిన ఈ సమస్తము కల్పించుకొనువాడను నేనే. నేనే ఆత్మను, నేనే జీవాత్మను, నేనే పరమాత్మను, నేను దృశ్యముగా విస్తరించియున్న ఈశ్వరుడు. ఒక చక్రవర్తి తన వనములో వినోదముగా ప్రవేశించి, ఈ తోట అంతా నాదే, పరమాత్మత్వము ఈ తోటలో ఈ మూల ఉండిపోయానే, జీవాత్మత్వము రెండూ నా కల్పనలే, అహమన్నం ఈ కనబడే సర్వము నా యొక్క భావనారూపమే, ఈ జగత్తంతా నా ఆత్మస్వరూపముచే నిండినదైయున్నది, నేను అన్నమును, ఇందులో ఉన్నాను, జగత్తు నాకు అన్నాదం, ఈ జగత్తు నేనున్న స్థానము, కనుక జగత్తు అన్నాదం, అహమన్నాదం, ఈ జగత్తులు లోకములు నాయందే ఉన్నాయి, కనుక జగత్తులు లోకములు అన్నం, నేనో అన్నాదం. ఈ విధంగా ఈ సమస్త జగత్తులలో నేను సర్వదా జీవాత్మనే, త్రిలోక సంచారినే ఉన్నాను. ఈ సమస్త జగత్తులు పరమాత్మయగు నాయందు స్వీయ మనోనము కల్పనారూపములే ఉన్నాయి. అహమన్నం, అహమన్నం, అహమన్నం, నేనే జగత్తులో ఉన్నాను, అహమన్నాదో, అహమన్నాదో, అహమన్నాదః, జగత్తంతా నాలో ఉన్నది, ఈ దృశ్యము నాకు ఆహారము, నేను ఆహారము స్వీకరించువాడను, అహమన్నాదః, ఈ దృశ్యము కల్పనకు నేనే ఆహారము, అహమన్నం, భుజించేవాడు నేనే, భుజించబడేది నేనే, అహమన్నమన్నాదః, అహం శ్లోక కృత్, అహం శ్లోక కృత్, అహం శ్లోక కృత్. ఈ లోకములు, ఈ దృశ్యములు, వీటిలో ఈ స్థితిగతులు, ఇవన్నీ నాగానము. ఒక చక్రవర్తి తన తోటలో ఈలపాట వినోదంగా పాడుకుంటూ సంచరిస్తూ ఉన్నట్లుగా, ఈ లోకములు నాయందే ఉన్నాయి అని పాడుకుంటున్నాను, ఈ లోకములలో నేను వినోదముగా సంచరిస్తూ పాడుకుంటున్నాను, ఇందు దృశ్యదృష్టత్వములు కల్పించుకొని స్వీయగానముగా నేనే పాడుచు నా పాటను నేనే వింటూ ఆనందంగా వినోదిస్తున్నాను. అహమస్మి ప్రథమజా ఋతావు అస్య. ఈ లోక కల్పనలన్నిటికీ మునుముందుగానే ఆత్మగా ఉనికి కలిగి ఉన్నవాడను, ఈ సర్వమునకు ప్రప్రథమంగా ఉన్నవాడను, నేనుంటేనే కల్పనలు, అంతేగాని నేను కల్పనలలో ఒక విషయమును కాదు, సర్వమునకు ప్రప్రథముడను, నేను మునుముందుగా ఉండి ఉండటం చేతనే కల్పన మాయ లోక లోకాంతరములు జన్మ జన్మాంతరములు ఇవన్నీ భావన చమత్కారంగా వెలిచున్నాయి. పూర్వే దేవేభ్యో అమృతస్య నా మూడు భా మూడు ఈ ఓహో ఆహా ఊహో. దేవతలకు కూడా మునుముందే లోకములన్నిటికీ జనన స్థానమై నాభిప్రదేశమై ఉన్నట్టి ఆత్మను, అమృత స్వరూపుడను, సర్వదా యథాతథ స్వరూపుడను, ఆత్మనుండే దేవతలు, ఆ దేవతలచే నిర్మించబడే భౌతిక లోకములు మనోలోకములు ఇవన్నీ జనించి స్థితించి ఆత్మయందే లయిస్తున్నాయి. నేను సహజంగా స్వభావంగా ఆత్మస్వరూపుడను. యో మా దదాతి స ఇవేవ మా ఉ వాహ. ఈ లోకాలన్నీ ఎవ్వరు ప్రసాదిస్తున్నారో ఆ పరమాత్మ జీవాత్మనగు నాకు సర్వగా రక్షకుడు. ఏ పరమాత్మ నుండి ఈ జీవాత్మ జనించి రక్షించబడుచున్నాడో అది నా ఆత్మస్వరూపమే. నేనే పరమాత్మగా రక్షకుడను, జీవాత్మగా పరిపోషించబడి రక్షించబడువాడను. సమస్త లోకములు నాకు ఆహారము. ఇదం అహం, ఇదం అన్నం, అహం అన్నాదం, ఈ లోకములను కల్పించుకొని ఆస్వాదిస్తున్నవాడిని నేనే. అహమన్నం అహమన్నం అనుభవించబడువాడను. ఆ పరమాత్మకు నేను ఆస్వాదించబడు వస్తువును. నన్ను కల్పించుకొని ఆస్వాదిస్తూ వినోదిస్తూ భక్షిస్తూ ఉన్నారు. అందుచేత పరమాత్మకు జీవాత్మగా నేను అహమన్నం అహమన్నం అహమన్నం అహమన్నాదం హం అహం నమః మనః అహం అదంతమాద్మి పరమాత్మగా జీవాత్మను లోకములను భక్షించువాడను. అహమన్నం ఐ ఆమ్ వన్ హూ ఈజ్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎంజాయ్డ్. అహమన్నాదం వన్ హూ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఎంజాయింగ్. జీవాత్మగా పరమాత్మగా కూడా నేను అన్నమన్నాదుడను. అహం విశ్వం భువనమభ్యభవ మూడుమ. ఈ లోకాలన్నీ జయించి ఆత్మనగు నాయందు ఏకరూపముగా లయింపజేయుచున్నవాడను. లోకములను తిరస్కరించి లోక అలోకేశ్వరుడై ప్రకాశించుచున్నాను. ఈ లోకములలో సర్వే సర్వత్రా జ్యోతిస్వరూపుడనే వెలుగొందువాడను. జ్యోతిస్వరూపుడనగు నా వెలుగులో వెలుగు రూపంగా ఈ లోకములన్నీ సర్వదా వెలుగొందుచున్నాయి. అహం సువర్ణ జ్యోతియః. నేను అఖండ చిదాత్మ సువర్ణ జ్యోతిని. ఈ విధంగా తననున తాను ఎరిగినప్పుడు ఈ జీవుడు ఆత్మజ్యోతి స్వరూపుడై ఈ లోకములన్నీ తనయందు ఆనందరూపముగా కలిగి ఉండి ప్రేమానంద కేవలఖండం ప్రమేయ నిత్యసత్య ఆత్మజ్యోతి స్వరూపుడై వెలుగొందుచున్నాడు. రాధ్యతే విద్యతి మానవాన్ భవతి. తాను ఈ సమస్తమునందు ఆత్మానంద స్వరూపుడై విహరిస్తున్నాడు. యా ఏవం వేద ఏకం చ. ఆతనికి సమస్తము ఏకస్వరూపమై సిద్ధిస్తోంది. ఇత్యుపనిషత్. ఓం సహనావవతు, సహ నౌ భునక్తు, సహ వీర్యంకరవావహై, తేజస్వి నావధిమస్తు మా విద్విషావహై. ఇతి తైత్తిరీయ ఉపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.